73 భావన వల్లే జన్మ, భావన వల్లే నాశం. వశిష్ఠుడు ఇంత ధాటిగా ముందుకు పోతుంటే శ్రీరాముడు ఆయనను ఆపి ఇలా ప్రశ్నించాడు, గురుదేవా, భిన్నము అభిన్నము రెండూ కాకపోతే ఈ లోకాలన్నీ ఇంత స్పష్టంగా ఎలా కనిపిస్తున్నాయి, ఇన్ని రకాల పనులను ఎలా చేయగలుగుతున్నాయి అని వశిష్ఠ మహర్షి అదే చెప్పబోతున్నాయ్యా అంటూ తన సమాధానాన్ని కొనసాగించాడు. అజ్వలన్నేవకాష్టేషు వహ్నిరక్రియాం యథ కరోతి మర్కటాదీనాం సీతాపహరణాదికం ఉగుడ్ప్ర.84/8 తా కట్టెలలో ఉండే నిప్పు మంటలు మండకుండానే కోతులకు చలిపోగొట్టటం వంటి యథార్థ క్రియలను ఎలా చేయగలుగుతోందో, అలాగే నిజంగా లేని ఈ సృష్టి ఇన్ని పనులు చేస్తోంది. రామ, జంతుశాస్త్రంలో కోతుల మనస్తత్వాన్ని గురించి చదువుకున్నావు, గుర్తుంది కదా? కోతులకు బాగా చలివేస్తే కొన్ని రకాల చెట్టుకొమ్మలను గట్టిగా కౌగలించుకుంటాయి. ఆ చెట్టుకొమ్మలు ఒకదానికొకటి ఉరుసుకున్నప్పుడు కారుచిచ్చు పుట్టటాన్ని అవి చూసి ఉన్నాయి కనుక ఆ కట్టెల లోపల నిప్పు ఉందని వాటికి గట్టి విశ్వాసం ఏర్పడుతుంది. అలాంటి విశ్వాసంతో అవి ఆ కొమ్మలను కౌగలించుకుంటాయి కనుక వాటి చలి నిజంగానే పోతుంది. ఇది ఎలా జరుగుతుంది? ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక వస్తువు నిజంగా ఉండటం ముఖ్యం కాదు, అది ఉందని ఒకానొక వ్యక్తి భావించటమే ముఖ్యం. ఆ భావన దృఢంగా ఉంటే ఆ వస్తువు అక్కడ ఉన్న ఫలితం లభించి తీరుతుందని పై ఉదాహరణ నిరూపిస్తోంది. దీన్ని కొంచెం శాస్త్ర పరిభాషగా చెప్తే ఒక వస్తువు ఉండటమంటే అది ఉన్నట్టు మనం భావించటమే అని చెప్పవచ్చు. అలాగే ఒక వస్తువు నశించడమంటే దాని గూర్చిన భావన నశించడమే అని కూడా చెప్పవచ్చు. మరికొన్ని ఉదాహరణలు చెబితే బాగుంటుంది. ఒక శిల్పి చెక్కముక్క మీద బొమ్మ చెక్కాడు. వాడి దృష్టిలో అక్కడ ఒక కళాఖండం ఉంది. ఇంటికి వచ్చిన దొంగ మంచి వస్తువుల కోసం వెతుక్కుంటూ దీనిని పనికిరాని చెక్కముక్కగా ప్రక్కన పారేశాడు. వాడి దృష్టిలో అక్కడ చెక్కముక్కే ఉంది. చలికి తట్టుకోలేని కోతి అదే చెక్కను కౌగలించుకొని ఆహా ఎంత వెచ్చగా ఉంది అనుకోంది. దానికి ఆ చెక్కలో నిప్పు కనిపిస్తోంది. ఒక బోయ స్త్రీ ఆ చెక్కముక్కను చూసి మంచి కట్టెపుల్ల దొరికిందని పొయ్యిలో పెట్టింది. ఆవిడ దృష్టిలో అక్కడ కట్టెపుల్లే ఉంది. ఇంతకు అక్కడ ఉన్న వస్తువేది? చెక్కముక్క, కట్టెపుల్ల, కళాఖండమా, నిప్పురవ్వా, అగ్గిపుల్ల? ఎవరి అనుభవాన్ని మనం తిరస్కరించగలం? కనుక ప్రపంచంలో మనం ఏదీ తేల్చి చెప్పలేం. కనుక వస్తువు ఉండటమంటే ఉన్నదని భావించడమే అని అంగీకరించక తప్పదు. అలాగే చిన్న విత్తు తెచ్చాం, నేలలో పాతాం, నేల నేలగానే ఉంది, చెట్టు మాత్రం పెరిగిపోతోంది. కాండము, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు, పిందెలు, పళ్ళు ఒకదానిమీద ఒకటి పేరుకుపోతున్నాయి. ఇప్పుడు చూడు, విత్తులోంచి కాండం పుట్టింది. కనుక విత్తు కాండము ఒకటే, కాండంలోంచి కొమ్మ. ఆయసర్ 112 పుట్టింది కనుక కాండం కొమ్మ ఒకటే, కాబట్టి విత్తు కొమ్మ రెమ్మ ఒకటే. ఇలాగే ఆలోచించుకుంటూ పోతే విత్తు పండు ఒకటే. ఇది తర్కసమ్మతంగానే ఉంది కదా. ఇప్పుడు చెప్పు, మనం దేన్ని చూసి పండు అంటున్నాం? విత్తును చూసి. మనం దేన్ని చూసి కాండం అంటున్నాం? విత్తును చూసి అంటే మనం విత్తునే చూసి ఒకసారి కాండం అంటున్నాం, ఒకసారి కొమ్మ అంటున్నాం, ఒకసారి కాయ అంటున్నాం. మనం నిజంగా విత్తును చూసే ఈ మాట అంటున్నామా? అదీ లేదు. విత్తు లేకుండా చెట్టు రాదని మనకో దృఢ విశ్వాసం ఉంది. దానివల్ల విత్తును కూడా చూడకుండానే దానిమీద కాండాన్ని, కొమ్మలను, పూలను, పిందెలను, పళ్లను ఆరోపణ చేసేస్తున్నాం. ఇదంతా దేనివల్ల జరుగుతోంది? భావన వల్లే జరుగుతోంది. కనుక రామ, ఒకానొక దృష్టి యొక్క భావన బలంచేత ఈ ప్రపంచమనేది ఏర్పడుతోంది. కొన్ని పనులు చేస్తోంది లేదా చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇలా ఎలా జరగగలుగుతోంది? చెక్కముక్క మీద ఒకడు కళాఖండాన్ని, మరొకడు నిప్పురవ్వని, మరొకడు కట్టెపుల్లను ఆరోపించినట్టుగా అలాగే విత్తుగింజ మీద ఒకడే ఒకసారి కాండాన్ని, ఒకసారి కొమ్మను, ఒకసారి పిందెను, ఒకసారి పండును ఆరోపించినట్లుగా పరిశుద్ధమైన చైతన్యం మీదనే మనం ఈ ప్రపంచాన్ని ఆరోపిస్తున్నాం. భావన బలం వల్ల వస్తువు ఉత్పన్నమైనట్టే భావన నాశం వల్ల అది నశిస్తుంది. అలాగే మనం ఆరోపించడం మానేస్తే ఈ ప్రపంచం కనిపించటం ఆగిపోతుంది. కనిపించే సమయంలో అది అధిష్టానమైన చైతన్యం కంటే భిన్నంగా కనిపిస్తుంది. కోతికి చెక్క ఉన్న చోట దానికంటే భిన్నమైన నిప్పు కనిపిస్తోంది కదా. ఇది అలాగే. కాని కొంచెం నిదానించి ఆలోచించగలిగితే ఆ భేదం స్థిరంగా నిలబడదు. అందుకే ఈ ప్రపంచం భిన్నము కాదు, అభిన్నము కాదు అని చెప్పాం. నిదానించి ఆలోచించడం అన్నామే, దాన్నే ఆత్మ విచారణ అని అంటారు. రామ, నేను ఉపదేశించే యుక్తుల ఆధారంగా నువ్వు ఆలోచించటం మొదలు పెడితే నీకు ఆత్మవిచారణ పరిపుష్టమై మూలభూతమైన పరబ్రహ్మ సాక్షాత్కరిస్తుంది. ఈ జగత్తత్వాన్ని నిరూపించడానికే నీకు కర్కటి చరిత్రను కథగా చెప్పాను, రాముడు గురుదేవ. తస్మాద్వా ఏతస్మాదాత్మనః ఆకాశ సంభూతః. ఆ పరమాత్మ నుంచి ఆకాశాదిగా ఈ ప్రపంచం పుట్టింది. యతో వా ఇమాని భూతాని జాయంతి. ఎవరినుంచి ఈ భూతాలన్నీ జన్మిస్తున్నాయో అదే పరబ్రహ్మ అని ఇలాంటి వేదవాక్యాలు చాలా ఉన్నాయి. వీటిలో పరమాత్మ నుంచి ప్రపంచం పుట్టింది అని పంచమీ విభక్తి వేసి చెబుతున్నారు. మీరు కూడా మీ మాటల్లో శుద్ధ చైతన్యం నుంచి ప్రపంచం జన్మించింది అని పంచమీ విభక్తినే ఉపయోగిస్తున్నారు. మట్టి ముద్ద నుంచి కుండ పుట్టిందంటే మట్టి ముద్ద కుండ రెండూ ఒకటే అవుతాయా? కావుగదా. అలాగే మీరు చెప్పే శుద్ధ చైతన్యం, ఈ కనిపించే ప్రపంచం రెండూ ఒకటే అవటం ఎలా కుదురుతుంది? వశిష్ఠుడు, రామ, భాషలో అంతకన్నా చెప్పేందుకు వీలు లేదు. లోక వ్యవహారంలో మట్టి ముద్ద వేరు, కుండ వేరు అనే విశ్వాసం ఉంది. దాన్ని ఆధారం చేసుకునే ఆపై తత్వాన్ని ఉపదేశించాలి. అందుకనే శృతి పంచమీ విభక్తిని ఉపయోగించి ఉపదేశించింది. అంటే వ్యావహారిక భేదాన్ని పురస్కరించుకొని ఆ వాక్యాన్ని ఆయసర్ 113 ప్రయోగించింది. నేను అలాగే చేశాను. విషయం పూర్తిగా అర్థమైతే ఈ వ్యావహారిక భేదం ఉండదు. అందుకనే శాస్త్రంలో జ్ఞాతే ద్వైతం న విద్యతే 84 శ్లోక్ 25 అన్నారు. అంటే తెలిస్తే భేదమే లేదు అని అర్థం. తెలియకముందు వాడికి భేదం ఉంది కనుక దాన్ని ఆధారం చేసుకుంటూనే పై బోధ చేయాలి. అంతకన్నా వేరే మార్గం లేదు. కనుక విభక్తుల వాదాలు ప్రక్కన పెట్టి వేదతాత్పర్యాన్ని అర్థం చేసుకో. అలాగే మా తాత్పర్యాన్ని కూడా అర్థం చేసుకో. ఈ ప్రపంచం అంతా మనస్సు వల్లే తయారవుతోంది అని చెప్పటమే నా తాత్పర్యం. అందుకోసమే కర్కటి కథ చెప్పాను. రామ, సంసారం మోక్షం అనే మాటలకు శాస్త్రకారులు చాలా లోతైన నిర్వచనాలు చెబుతూ ఉంటారు. వాటన్నిటి సారాంశం ఒక్క మాటలో చెబుతాను, విను. చిత్తమేవ హి సంసారో రాగాది క్లేశ దూషితం తదేవ తైర్వినిర్ముక్తం భవార్త ఇతి కథ్యతే 84 రాగము ద్వేషము మొదలైన క్లేశాలతో కలిసి ఉన్న చిత్తమే సంసారం. అవి లేని చిత్తమే మోక్షం. ఈ చిత్తం యొక్క తత్వం నీకు బాగా అర్థం కావడం కోసం ఆయందవోపాఖ్యానం అనే అందమైన కథ చెబుతాను, విను.